150 కచజితాంబుద సం భా కచజితాంబుద కచేన కేశభ రేణ కబరేణ వేత్యర్థ జితాః అధరీకృతాః అంబుదా మేఘాయయా సా తథా మేఘమండలాపేక్షయా ఊర్ధ్వగామి శిరోర్హభారా వ్యోమకేసీతి భానః ఒకటి. అథవా కేశవృత్తనీలరు వేణ సదృశ్య సహత్వేన తిక్కుతాః మేఘాహయయా సా తథా. 228 లితాత్రిశతి భాష్యం. ఆం వి కేశభారము చేత లేక కబరి కొప్పు భారము చేత తిరస్కరింపబడిన మేఘములు గలదగుటం జేసి దేని కచజితాంబుదాయను చూస్తననియ ఎగుచున్నది. మేఘమండలము కంటే ఊర్ధ్వములైన శిరోరుహ భారము గల వ్యోమకేసి ఆకాశమే కేశములుగా గలది యని భావము. అథవా కేశములందుండు నీలవణముతోటి సాదృశ్యమును సహించలేకపోవుట వలన అధహకరింపబడిన మేఘమండలము గలదిగాన కచజితాంబుద ఎను నామము దేవియందు సార్థకము. నీలమేఘము కంటే ఎక్కువ నీలవణము గల కేశపాశము గలదని భావము. శివునకు వ్యోమకేశుడను నామము ప్రసిద్ధము. కావున శివాభిన్ను రాలేన పరదేవత గూడవో వ్యోమకేశీయను నామముతో స్తోతవ్యేగుచున్నది.